చాలించి కాస్త పైటింక సరి చేసుకో, వెంట పడి వేధించక ఇంక నీ దారి నువ్వు చూసుకో. ఆడజాతిలోనే నందమైన దాన్ని, మొగలి పూల పొదలో వయసు వచ్చి ఉన్నదాన్ని. కొండను కరిగించలేవమ్మడు, అందమంతా ఆరబోసిన లొంగడు హనుమంతుడు. నీడు పంటకొచ్చి నీ పట్టుదలకు మెచ్చ, నునక మంచమేసి ముస్తాబు చేసుకొచ్చా. వంపులతో వజ్రాన్ని కొయ్యలేవమ్మా, వల వేస్తే సూర్యుడు పడబోడమ్మా. నీ సోకు చూసి మోసపోని మగాడినమ్మా. గడ్డి మేయదు ఏ సింహము, ప్రాణాలు ఇస్తాడు గాని తప్పు చేయడు నరసింహము. అరే పట్టుకోవద్దు, నన్ను ముట్టుకోవద్దు, మీ ఆడజాతికే అవమానమే తెచ్చి తప్పు చేయద్దు.